జ్యేష్టరాజం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మణాం జ్యేష్టరాజం జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణ జ్యేష్టరాజమిది జ్యేష్టరాజం బ్రహ్మణాం బ్రహ్మణో బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణస్పదేపదే బ్రహ్మణో బ్రహ్మణాం బ్రహ్మణాం బ్రహ్మణస్పదే బ్రహ్మణస్పదేపదే బ్రహ్మణో బ్రహ్మణస్పదాపదే బ్రహ్మణో బ్రహ్మణస్పదేపద ఆనో నహాపదేపద ఆన ఆనో నహాన శృణ్వన్ శృణ్వన్ నహాన శృణ్వన్ శృణ్వన్ శృణ్వన్నో న శృణ్వన్నోతిభిరుతిభిః శృణ్వన్నో న శృణ్వన్ శృణ్వన్నోతిభిరుతిభిః శృణ్వన్ శృణ్వన్నోతిభిః సీదసీదోతిభిః శృణ్వన్ శృణ్వన్నోతిభిః సీదా సాధనకం సీదోతిభిరుతిభిః సీదసాధనం సాధనమిది సాధనం ఆప్యాయధ్వం వ్యాయధ్వమగ్నియా దేవ భాగం దేవ భాగమగ్నియా అగ్నియా దేవ భాగమూర్జస్వతీరోజస్వతీర్దేవ భాగమగ్నియా అగ్నియా దేవ భాగమూర్జస్వతీర్దేవ భాగం దేవ భాగమూర్జస్వదే పయస్వదే పయస్వదేర్జస్వదేర్దేవ భాగం దేవ భాగమూర్జస్వదే పయస్వదే దేవ భాగమితి దేవ భాగం ఊర్జస్వదే పయస్వదే పయస్వదేరోర్జస్వదేరోర్జస్వదే పయస్వదే ప్రజావదే ప్రజావదే పయస్వదేరోర్జస్వదేరోర్జస్వదే పయస్వదే ప్రజావదే బరిహిరచ్చా బరిహిర్ఘషణా ఘషణా బరిహిరచ్చా బరిహిరచ్చాచ్చ బరిహిర్ బరిహిరచ్చ మను నామను నాచ్చ బరిహిర్ బరిహిరచ్చ మను నాచ్చ మను నామను నాచ్చాచ్చ మను నా కృతామను నాచ్చాచ్చ మను నా కృతామను నా కృతామను నామను నా కృత స్వధయా స్వధయా కృతామను నామను నా కృత స్వధయా స్వధయా స్వధయా కృత కృత స్వధయా వితష్టా వితష్టా స్వధయా కృత కృత స్వధయా వితష్టా స్వధయా వితష్టా వితష్టా స్వధయా స్వధయా వితష్టా తేతే వితష్టా స్వధయా స్వధయా వితష్టా తే స్వధయే స్వధయా వితష్టా తేతే వితష్టా వితష్టా తే వితష్టా వితష్టా వితష్టే దివి తేత ఆవహంతి వహంత్యాతేత ఆవహంతి ఆవహంతి వహంత్యావహంతి కవయ కవయో వహంత్యావహంతి కవయ వహంతి కవయ కవయో వహంతి వహంతి కవయ పురస్తాత్ పురస్తాత్ కవయో వహంతి వహంతి కవయ పురస్తాత్ కవయ పురస్తాత్ పురస్తాత్ కవయ కవయ పురస్తాత్ దేవేభ్యో దేవేభ్య పురస్తాత్ కవయ కవయ పురస్తాత్ దేవేభ్య పురస్తాత్ దేవేభ్యో దేవేభ్య పురస్తాత్ పురస్తాత్ దేవేభ్యో జుష్టం జుష్టం దేవేభ్య పురస్తాత్ పురస్తాత్ దేవేభ్యో జుష్టం దేవేభ్యో జుష్టం జుష్టం దేవేభ్యో దేవేభ్యో జుష్టమిహేహ జుష్టం దేవేభ్యో దేవేభ్యో జుష్టమిహ జుష్టమిహేహ జుష్టం జుష్టమిహ బరిహిర్ బరిహిరిహ జుష్టం జుష్టమిహ బరిహిహ బరిహిరిహేహ బరిహిరాసద ఆసదే బరిహిరిహేహ బరిహిరాసదే బరిహిరాసద ఆసదే బరిహిర్ బరిహిరాసదే దేవానాం దేవానామాసదే బరిహిర్ బరిహిరాసదే దేవానాం ఆసదే దేవానాం దేవానామాసద ఆసదే దేవానాం పరిశూతం పరిశూతం దేవానామాసద ఆసదే దేవానాం పరిశూతం ఆసద ఇత్యాసదే దేవానాం పరిశూతం పరిశూతం దేవానాం దేవానాం పరిశూతమస్యతి పరిశూతం దేవానాం దేవానాం పరిశూతమసి పరిశూతమస్యతి పరిశూతం పరిశూతమసి పరిశవృద్ధం పరిశవృద్ధమసి పరిశూతం పరిశూతమసి పరిశవృద్ధం పరిశూతమితి పరిశూతం అసి పరిశవృద్ధం పరిశవృద్ధమస్యసి పరిశవృద్ధమస్యసి పరిశవృద్ధమస్యసి పరిశవృద్ధమసి పరుషవృద్ధమస్యసి పరుషవృద్ధం పరుషవృద్ధమసి దేవ పరిషత్వ పరిహిరసి పరుషవృద్ధం పరుషవృద్ధమసి దేవ పరిహి పరుషవృద్ధమితి పరుషవృద్ధం దేవ పరిహిత్వ పరిహిరస్య దేవ పరిహిర్మామా దేవ పరిహిరస్య దేవ పరిహిర్మా దేవ పరిహిర్మామా దేవ పరిహిర్దేవ పరిహిర్మాత్వా దేవ పరిహిర్దేవ పరిహిర్మాత్వా దేవ పరిహిరి దేవ పరిహి పర్వపర్వతేరాధ్యాసం రాధ్యాసగో రాధ్యాసం దేతే రాధ్యాసమాచ్ఛేస్తాచ్ఛేస్తారాధ్యాసం దేతే రాధ్యాసమాచ్ఛేస్తా రాధ్యాసమాచ్ఛేస్తాచ్ఛేస్తారాధ్యాసగో రాధ్యాసమాచ్ఛేస్తాచ్ఛేస్తారాధ్యాసగో రాధ్యాసమాచ్ఛేస్తాచ్ఛేస్తాచ్ఛేస్తాచ్ఛేస్తాచ్ఛేస్తాచ్ఛేస్తాచ్ఛేస్తాచ్ఛేస్తాచ్ఛేత్యా తేమాదిషగౌరిషం మారిషగౌరిషం మా మారిషం దేవ పరిహిర్దేవ పరిహీరిషం మా మారిషం దేవ పరిహి దేవ పరిహిర్దేవ పరిహీరిషగౌరిషం దేవ పరిహిశతపలుషగో శతపలుషం దేవ పరిహీరిషగౌరిషం దేవ పరిహిశతపలుషం దేవ పరిహిశతపలుషగం శతపలుషం దేవ పరిహిర్దేవ పరిహిశతపలుషం వివి శతపలుషం దేవ పరిహిర్దేవ పరిహిశతపలుషం వి దేవ పరిహరి దేవ శతవలశం వివి శతవలశకం శతవలశం విరోహరోహ వి శతవలశకం శతవలశం విరోహమితి శతవలశం విరోహరోహ విరోహ సహస్రవలుషారోహ విరోహ సహస్రవలుషారోహ సహస్రవలుషారోహరోహ సహస్రవలుషా వివి సహస్రవలుషారోహరోహ సహస్రవలుషా వి సహస్రవలుషా వివి సహస్రవలుషా సహస్రవలుషా వి వయం వయం వి సహస్రవలుషా సహస్రవలుషా వి వయం సహస్రవలుషా ఇది సహస్రవలుషా వయం వయం వివి వయగం రుహేమ రుహేమ వయం వివి వయగం రుహేమ ృహేమ రుహేమ భయం భయగోరుహేమ పృథివ్యా పృథివ్యారుహేమ భయం భయగోరుహేమ పృథివ్యాహేమ పృథివ్యా పృథివ్యారుహేమ రుహేమ పృథివ్యా సంవృత సంవృజ పృథివ్యారుహేమ రుహేమ పృథివ్యా సంవృజ సంవృజ సంవృజ పృథివ్యా పృథివ్యా సంవృజ పాహి పాహి సంవృజ పృథివ్యా పృథివ్యా సంవృజ పాహి సంవృజ పాహి పాహి సంవృజ సంవృజ పాహి సుసంభృత సుసంభృత పాహి సంవృజ సంవృజ పాహి సంభృత అమృత ఇతి సంవృత పాహి సుసంభృత సుసంభృత పాహి పాహి సుసంభృత సుసంభృత పాహి పాహి సుసంభృత సంభృత సుసంభృత సుసంభృత సంభృత సుసంభృత సంభృతేతి సుసంభృత పాసకం సంభరామి ఇంద్రాణ్యేంద్రాణ్యాస్యేంద్రాణ్యై సన్నహరగం సన్నహరమింద్రాణ్యాస్యేంద్రాణ్యై సన్నహరం ణ్యై సన్నహనగో సన్నహనమింద్రాణ్యా ఇంద్రాణ్యై సన్నహనం పూషా పూషా సన్నహనమింద్రాణ్యా ఇంద్రాణ్యై సన్నహనం పూషా సన్నహనం పూషా పూషా సన్నహనగం సన్నహనం పూషాతే తే పూషా సన్నహనగం సన్నహనం పూషాతే సన్నహనమితి సన్నహనం పూషాతే తే పూషా పూషాతే గ్రంథిం గ్రంథిం తే పూషా పూషాతే గ్రంథిం తే గ్రంథిం గ్రంథింతే తే గ్రంథిం గ్రథాతు గ్రథాతు గ్రంథింతే తే గ్రంథిం గ్రథాతు గ్రంథిం గ్రథాతు గ్రథాతు గ్రంథిం గ్రంథిం గ్రథాతు ససగ్రథాతు గ్రంథిం గ్రంథిం గ్రథాతు గ్రథాతు ససగ్రథాతు గ్రథాతు సతే తే సగ్రథాతు గ్రథాతు సతే సతే తే ససతే మామా తే ససతే మామా తే తే మాస్థాదామాతే తే మాస్థాతు మాస్థాస్థాదా ఉర్వంతరిక్షమంతరిక్షమురు స్వాహాద్యా వా పృథివీభ్యాగు స్వాహా స్వాహాద్యా ధూరస్ధూర్ధూర్వాధూర్వాధూర్ ధూర్ధూరసి వాతాయ దేవస్య వాతాయ దేవస్య ఉపస్థే త్వోపస్థే సాధయామి సాధయామి అగ్నే హవ్యగం హవ్యమగ్నే హవ్యగం రక్షస్వ రక్షస్వ హవ్యమగ్నే హవ్యగం రక్షస్వ హవ్యగం రక్షస్వ రక్షస్వ హవ్యగం హవ్యగం రక్షస్వ రక్షస్వ దేవో వో వో దేవో దేవో వస్తవితా సవితా వో దేవో దేవో వస్తవితా సవితా వో వస్తవితోత్సవితా వో వస్తవితోత్సవితా సవితోత్పునాదుపునాతూత్సవితాసవితోత్పునాతూపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుపునాతుప పునాత్మచ్ఛద్రేణ పవిత్రేణ పవిత్రేణాచ్ఛద్రేణ పునాతు పునాత్మచ్ఛద్రేణ పవిత్రేణ క్షత్రేణ పవిత్రేణ పవిత్రేణాచ్ఛద్రేణాచ్ఛద్రేణ పవిత్రేణ వసోర్వసో పవిత్రేణాచ్ఛద్రేణాచ్ఛద్రేణ పవిత్రేణ వసో పవిత్రేణ వసోర్వసో పవిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య సూర్యస్య వసో పవిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్య సూర్యస్య సూర్యస్య వసోర్వసో సూర్యస్య రశ్మిభి రశ్మిభి సూర్యస్య వసోర్వసో సూర్యస్య రశ్మిభి సూర్యస్య రశ్మిభి రశ్మిభి సూర్యస్య సూర్యస్య రశ్మిభిరాపో రశ్మిభి సూర్యస్య సూర్యస్య రశ్మిభిరాప రశ్మిభిరాపో రశ్మిభి రశ్మిభిరాపో దేవీర్దేవీరాపో రశ్మిభి రశ్మిభిరాపో దేవీ రశ్మిభిరితి రశ్మి ఆపో దేవీర్దేవీరా పలాపో దేవీరగ్రేపువో అగ్రేపువో దేవీరా పలాపో దేవీరగ్రేపువః దేవీరగ్రేపువో అగ్రేపువో దేవీర్దేవీరగ్రేపువో అగ్రేపువో గ్రేపువో గ్రేపువో దేవీర్దేవీరగ్రేపువో అగ్రేపువః అగ్రేపువో అగ్రేపువో గ్రేపువో గ్రేపువో అగ్రేపువో అగ్రేపువో గ్రే గ్రే గ్రేపువో గ్రేపువో అగ్రేపువో అగ్రేపువో గ్రే అగ్రేపువ ఇత్యగ్రే గ్రేగువో గ్రే గ్రే గ్రేగువో గ్రేగువో గ్ర ఇమామిమ గ్రే గ్రేగువో గ్రేగువో గ్ర ఇమం గ్రేగువ ఇత్యగ్రే గ్ర ఇమమిమ గ్రే గ్ర ఇమం యజ్ఞం యజ్ఞమిమ గ్రే గ్ర ఇమం యజ్ఞం ఇమం యజ్ఞం యజ్ఞమిమమిమం యజ్ఞం నయత నయత యజ్ఞమిమమిమం యజ్ఞం నయత యజ్ఞం నయత నయత యజ్ఞం యజ్ఞం నయత గ్రే గ్రే నయత యజ్ఞం యజ్ఞం నయత గ్రే యత్రే గ్రే నయత నయత్రే యజ్ఞపతి యజ్ఞపతిమగ్రే నయత నయత్రే యజ్ఞపతి అగ్రే యజ్ఞపతి యజ్ఞపతిమగ్రే గ్రే యజ్ఞపతి ధత్త ధత్త యజ్ఞపతిమగ్రే గ్రే యజ్ఞపతి ధత్త యజ్ఞపతి ధత్త ధత్త యజ్ఞపతి యజ్ఞపతి ధత్త యుష్మాను యుష్మాన్ ధత్త యజ్ఞపతి యజ్ఞపతి ధత్త యుష్మాను యజ్ఞపతిమితి యజ్ఞపతి యుష్మాను యుష్మాన్ ధత్త ధత్త యుష్మానింద్ర ఇంద్రో యుష్మాన్ ధత్త ధత్త యుష్మానింద్ర యుష్మానింద్ర ఇంద్రో యుష్మాన్ యుష్మానింద్రో వృణీత వృణీతేంద్రో యుష్మాన్ యుష్మానింద్రో వృణీత ఇంద్రో వృణీత వృణీతేంద్ర ఇంద్రో వృణీత వృత్రదూర్యే వృత్రదూర్యే వృణీతేంద్ర ఇంద్రో వృణీత వృత్రదూర్యే వృణీత వృత్రదూర్యే వృత్రదూర్యే వృణీత వృణీత వృత్రదూర్యే యూయం యూయం వృత్రదూర్యే వృణీత వృణీత వృత్రదూర్యే యూయం వృత్రదూర్యే యూయం యూజం వృత్రదూర్యే వృత్రదూర్యే యూజమింద్రమింద్రం యూజం వృత్రదూర్యే వృత్రదూర్యే యూజమింద్రం వృత్రతూర్య ఇది వృత్ర తూర్యే యూజమింద్రమింద్రం యూయం యూజమింద్రమవృణీధ్వం యూజమింద్రమవృణీధ్వం ఇంద్రమవృణీధ్వమవృణీధ్వమింద్రమింద్రమవృణీధ్వం వృత్రదూర్యే వృత్రదూర్యే వృణీధ్వమింద్రమింద్రమవృణీధ్వం వృత్రదూర్యే వృణీధ్వం వృత్రదూర్యే వృత్రదూర్యే వృణీధ్వమవృణీధ్వం వృత్రదూర్యే ప్రోక్షత ప్రోక్షతా వృత్రదూర్యే వృణీధ్వమవృణీధ్వం వృత్రదూర్యే ప్రోక్షతూర్యే ప్రోక్షత ప్రోక్షత వృత్రదూర్యే వృత్రదూర్యే ప్రోక్షతస్థస్థ ప్రోక్షత వృత్రదూర్యే వృత్రదూర్యే ప్రోక్షతస్థూర్య ఇది వృత్రూర్యే ప్రోక్షతస్థస్థ ప్రోక్షత ప్రోక్షతస్థాగ్నయేగ్నయే స్థ ప్రోక్షత ప్రోక్షతస్థాగ్నయే ప్రోక్షిత ఇది ప్రోక్షతస్థాగ్నయేగ్నయే స్థస్థాగ్నయే వోగ్నయే స్థస్థాగ్నయే వహాగ్నయే భోగోగ్నజేగ్నజే భోజుష్టం భోజుష్టం జుష్టం భో భోజుష్టం ప్రప్రదుష్టం భో భోజుష్టం ప్రా ప్రప్రదుష్టం జుష్టం ప్రోక్ష యుక్షామి ప్రజష్టం జుష్టం ప్రోక్షామి ప్రోక్షామి ప్రోక్షామ్యగ్నిషోమాభ్యామగ్నిషోమాభ్యాముక్షామి వానస్పత్యో వానస్పత్యో ద్రిరద్రిరస శివానస్పత్యో అరాతయోదిత్యా అరాతయోవధూత అవధూత అరాతయోదిత్యా భూతా ఇత్యవా ధూతా ప్రాణాయ దేవాన్ దేవాన్ ప్రాణాయ ప్రాణాయ దేవాన్ దేవాన్ ప్రాణాయ ప్రాణాయ

ృంహ దృగుంహ ప్రజా ప్రజాన్ దృగుంహ సజాతాన్ దృగుంహ ప్రజా ప్రజాన్ దృగుంహ సజాతమితి ప్రాంహ సజాతాన్ సజాతాన్ దృగుంహ దృగుంహ సజాతానస్మాస్మై సజాతాన్ దృగుంహ దృగుంహ సజాతానస్మై జాతానస్మాస్మై సజాతాన్ సజాతానస్మై యజమానాయజమానాయాస్మై సజాతాన్ సజాతానస్మై యజమానాయాతానికి సాతాన్స్మై యజమానాయజమానాయాస్మాస్మై యజమానాయ పరి పరి యజమానాయాస్మాస్మై యజమానాయ పరి యజమానాయ పరి పరి యజమానాయ యజమానాయ పరియూహోహ పరి యజమానాయ యజమానాయ పరియూహోహ పరి పరియోహ ధర్త్రం ధర్త్రమోహ పరి పరియోహ ధర్త్రం యూహ ధర్త్రం ధర్త్రమోహోహ ధర్త్రమస్యసి ధర్త్రమోహోహ ధర్త్రమసి ధర్త్రమస్యసి ధర్త్రం ధర్త్రమస్యంతరిక్షమంతరిక్షమసి ధర్త్రం ధర్త్రమస్యంతరిక్షమంతరిక్షమస్యంతరిక్షం దృగుంహ దృగుంహాంతరిక్షమస్యంతరిక్షం దృగుంహాంతరిక్షం దృగోహ దృగోహాంతరిక్షమంతరిక్షం దృగోహ ప్రాణం ప్రాణం దృగోహాంతరిక్షమంతరిక్షం దృగోహ ప్రాణం దృగుంహ ప్రాణం ప్రాణం దృగుంహ దృగుంహ ప్రాణం దృగుంహ దృగుంహ ప్రాణం దృగుంహ దృగుంహ ప్రాణం దృగుంహ ప్రాణం ప్రాణం ప్రాణంద్రుగోహ దృగోహ ప్రాణం ప్రాణంద్రుగోహ పానమ పానంద్రుగోహ ప్రాణం ప్రాణంద్రుగోహ పానం ప్రాణమితి ప్రాణం పానమ పానంద్రుగోహ దృగోహ పానంద్రుగోహ దృగోహ పానంద్రుగోహ దృగోహ పానంద్రుగోహ పానంద్రుగుంహ దృగుంహ పానమ పానంద్రుగుంహ సజాతాన్ సజాతాన్ దృగుంహ పానమ పానంద్రుగుంహ సజాతాన్ పానమిత్యపానం దృగుంహ సజాతాన్ సజాతాన్ దృగుంహ దృగుంహ సజాతానస్మాస్మై సజాతాన్ దృగుంహ దృగుంహ సజాతానస్మై జాతానస్మాస్మై సజాతాన్ స్వజాతానస్మై యజమానాయ యజమానాయాస్మై సజాతాన్ స్వజాతానస్మై యజమానాయాతానితి సజాతానస్మై యజమానాయ యజమానాయాస్మాస్మై యజమానాయ పరి పరి యజమానాయాస్మాస్మై యజమానాయ పరి యజమానాయ పరి పరి యజమానాయ యజమానాయ పరియూహోహ పరి యజమానాయ యజమానాయ పరియూహ పరియూహోహ పరి పరియోహ ధరుణం ధరుణమోహ పరి పరియోహ ధరుణం ధరుణం ధరుణమో ోహ ధరుణమస్యసి ధరుణమోహోహ ధరుణమసి ధరుణమస్యసి ధరుణం ధరుణమసి దివం దివమసి ధరుణం ధరుణమసి దివం దివం దివమస్యసి దివం దృగుంహ దృగుంహ దివమస్యసి దివం దృగుంహ దివం దృగోహ దృగోహ దివం దివం దృగోహ చక్షుశ్చక్షుర్దృగోహ దివం దివం దృగోహ చక్షుః దృగుంహ చక్షుశ్చక్షుర్దృగుంహ దృగుంహ చక్షుర్దృగుంహ దృగుంహ చక్షుర్దృగుంహ దృగుంహ చక్షుర్దృగుంహ చక్షుర్దృగోహ దృగోహ చక్షుశ్చక్షుర్దృగోహ శ్రోత్రజ్ఞ శ్రోత్రం దృగోహ చక్షుశ్చక్షుర్దృగోహ శ్రోత్రం శ్రోత్రజ్ఞ శ్రోత్రం దృగుంహ దృగుంహ శ్రోత్రం దృగుంహ దృగుంహ శ్రోత్రం దృగుంహ దృగుంహ శ్రోత్రం దృగుంహ శ్రోత్రం దృగోహ దృగోహ శ్రోత్రజ్ఞ శ్రోత్రం దృగోహ సజాతాన్ సజాతాన్ దృగోహ శ్రోత్రజ్ఞ శ్రోత్రం దృగోహ సజాతాన్ సజాతాన్ సజాతాన్ దృగుంహ దృగుంహ సజాతానస్మాస్మై సజాతాన్ దృగుంహ దృగుంహ సజాతానస్మై సజాతానస్మాస్మై సజాతాన్ సజాతానస్మై యజమానాయ యజమానాయాస్మై సజాతాన్ సజాతానస్మై యజమానాయాతానితి యజమానాయ యజమానాయాస్మాస్మై యజమానాయ పరి పరి యజమానాయాస్మాస్మై యజమానాయ పరి యజమానాయ పరి పరి యజమానాయ యజమానాయ పరియూహోహ పరి యజమానాయ యజమానాయ పరియూహ యోహోహ పరి పరియోహ ధర్మ ధర్మోహ పరి పరియోహ ధర్మ ఊహ ధర్మ ధర్మోహోహ ధర్మాస్యసి ధర్మోహోహ ధర్మాసి ధర్మాస్యసి ధర్మ ధర్మాసి దిశోదిశోసి ధర్మ ధర్మాసి దిశః దిశో దిశోసి దిశో దృగుంహ దృగుంహ దిశోసి దిశో దృగుంహ దిశో దృగుంహ దృగుంహ దిశో దిశో దృగుంహ యోనిం యోనిం దృగుంహ దిశో దిశో దృగుంహ యోనిం యోనిం యోనిం దృగుంహ దృగుంహ యోనిం దృగుంహ దృగుంహ యోనిం దృగుంహ దృగుంహ యోనిం దృగుంహ యోనిం దృగుంహ దృగుంహ యోనిం యోనిం దృగుంహ ప్రజాం ప్రజాం దృగుంహ యోనిం యోనిం దృగుంహ ప్రజాం దృగుంహ ప్రజాం ప్రజాం దృగుంహ దృగుంహ ప్రజాం దృగుంహ దృగుంహ ప్రజాంద్రుగుంహ దృగుంహ ప్రజాంద్రుగుంహ ప్రజాంద్రుగుంహ దృగుంహ ప్రజాం ప్రజాంద్రుగుంహ సజాతాన్ సజాతాన్ దృగుంహ ప్రజాం ప్రజాంద్రుగుంహ సజాతాన్ ప్రజామితి ప్రాజా సజాతాన్ సజాతాన్ దృగుంహ దృగుంహ సజాతానస్మాస్మై సజాతాన్ దృగుంహ దృగుంహ సజాతానస్మై జాతానస్మాస్మై సజాతాన్ సజాతానస్మై యజమానాయజమానాయాస్మై సజాతాన్ సజాతానస్మై యజమానాయ జాతానితి సజాతాన్ అస్మై యజమానాయ యజమానాయాస్మాస్మై యజమానాయ పరిపరి యజమానాయాస్మాస్మై యజమానాయ పరి యజమానాయ పరిపరి యజమానాయ యజమానాయ పర్యోహ పరి యజమానాయ యజమానాయ పర్యోహ పర్యూహోహ పరిపర్యూహ చిత ఊహ పరిపర్యూహ చిత హచిత ఊహోహ చిత ఊహోహ చితస్థస్థ చితస్థ ప్రజా ప్రజాగుస్థ చితస్థ ప్రజా ప్రజా ప్రజాగుస్థస్థ ప్రజామస్మాస్మై ప్రజాగుస్థస్థ ప్రజామస్మై ప్రజామస్మాస్మై ప్రజా ప్రజామస్మై రయం రయమస్మై ప్రజా ప్రజామస్మై రయం ప్రజామితి ప్రజామస్మై రయం రయమస్మాస్మై రయమస్మాస్మై రయమస్మాస్మై రయమస్మై రయమస్మాస్మై రజగో రయమస్మై సుజాతాన్ సజాతానస్మై రజగో రయమస్మై సుజాతానస్మై సజాతాన్ సజాతానస్మాస్మై సజాతానస్మాస్మై సజాతానస్మాస్మై సజాతానస్మై జాతానస్మాస్మై సజాతాన్ సజాతానస్మై యజమానాయ యజమానాయాస్మై సజాతాన్ సజాతానస్మై యజమానాయ జాతానితి సజాతానస్మై యజమానాయ యజమానాయాస్మాస్మై యజమానాయ పరిపరి యజమానాయాస్మాస్మై యజమానాయ పరి యజమానాయ పరిపరి యజమానాయ యజమానాయ పర్యూహోహ పరి యజమానాయ యజమానాయ పర్యూహ పర్యూహోహ పరి పర్యూహ భృగూణాం భృగూణామోహ పరి పర్యూహ భృగూణాం భృగూణాం భృగూణామోహ భృగూణామంగిరసామంగిరసాం భృగూణామోహ భృగూణామంగిరసామంగిరసాం భృగూణాం భృగూణామంగిరసాం తపసా తపసాంగిరసాం భృగూణాం భృగూణామంగిరసాం తపసాంగిరసాం తపసా తపసాంగిరసామంగిరసాం తపసా తప్యధ్వం తప్యధ్వం తపసాంగిరసామంగిరసాం తపసా తప్యధ్వం తపసా తప్యధ్వం తప్యధ్వం తపసా తపసా తప్యధ్వం యాని యాని తప్యధ్వం తపసా తపసా తప్యధ్వం యాని తప్యధ్వం యాని యాని తప్యధ్వం తప్యధ్వం యాని ఘర్మే ఘర్మే యాని తప్యధ్వం తప్యధ్వం యాని ఘర్మే యాని ఘర్మే ఘర్మే యాని ఘర్మే కపాలాని కపాలాని ఘర్మే యాని ఘర్మే కపాలాని ఘర్మే కపాలాని కపాలాని ఘర్మే ఘర్మే కపాలాన్ జుపజన్మంచు జన్మంతి కపాలాని ఘర్మే ఘర్మే కపాలాన్ జుపజన్మంతి కపాలాన్ జుపజన్మంచు జన్మంతి కపాలాని కపాలాన్ జుపజన్మంతి వేధస వేధస ఉపజన్మంతి కపాలాని కపాలాన్ జుపజన్మంతి వేధస ఉపజన్మంతి వేధసో వేధస ఉపజన్మంచు జన్మంతి వేధస ఉపజన్మంతి శృణ్వంతి వేధస ఇది వేధస ఊష్ణస్థాని తాని పోష్ణ పోష్ణస్థాన్యప్యపి తాని పోష్ణ పోష్ణస్థాన్యపి నాన్యప్యపి తాని తాన్యపి వ్రతే వ్రతేపి తాని తాన్యపి వ్రతే వ్రతే వ్రతేప్యపి వ్రత ఇంద్రవాయు ఇంద్రవాయు వ్రతేప్యపి వ్రత ఇంద్రవాయు వ్రత ఇంద్రవాయు ఇంద్రవాయు వ్రతే వ్రత ఇంద్రవాయు విభీంద్రవాయు వ్రతే వ్రత ఇంద్రవాయు ఇంద్రవాయు విభీంద్రవాయు ఇంద్రవాయు విముంచతాం ముంచతాం వీంద్రవాయు ఇంద్రవాయు విముంచతాం ఇంద్రవాయు ఇంద్ర వాయు ముంచతాం ముంచతాం విముంచతాం జతామితి ముంచతాం వపామి వపామి సగో సంవపామి సగో సంవపామి సగో సంవపామి సం వపామి సగో సంవపామి వపామి సమాపాప సంవపామి వపామి సమాపః సమాపాపస్తగో సమాపో అధ్యరధ్యరాపస్తగో సమాపో అధ్యే ఆపో అధ్యరధ్యరాపాపో అధ్యరక్మతాక్మతాధ్యరాపాపో అధ్యరక్మత అధ్యరక్మతాక్మతాధ్యరధ్యరక్మత సగో సమక్మతాధ్యరధ్యరక్మత సం సమక్మతాక్మత సమోషధయ ఔషధయ ఔషధయ సగం సమోషధయోరసే నరసే ఔషధయ సగం సమోషధయోరసే ఔషధయోరసే నరసే ఔషధయ ఔషధయోరసే నగం సగోరసే ఔషధయ ఔషధయోరసే నసం సగం సగోరసే నరసే నగం రేవతి రేవతి సగోరసే నరసే నగం రేవతి సగం రేవతి రేవతి సగం సగం రేవతిర్జగతి భృజగతి రేవతి సగం సగం మధుమతేమధుమతేమధుమతేమధుమతేమధుమతేమధ్యోజ్యసృజ్యధ్వం సృజ్యధ్వమధ్య పరిపరి అధ్యసృజ్యధ్వం సృజ్యధ్వమధ్య పరి హవ్యకం హవ్యమగ్ సాధ్యాగ్నే హవ్యం అగ్నే హవ్యగో హవ్యమగ్నే హవ్యగో రక్షస్వ రక్షస్వ హవ్యమగ్నే హవ్యగో రక్షస్వ హవ్యగో రక్షస్వ రక్షస్వ హవ్యగో హవ్యగో రక్షస్వ సగం సగం రక్షస్వ హవ్యగో హవ్యగో రక్షస్వ సం రక్షస్వ సగం సగం రక్షస్వ రక్షస్వ సం బ్రహ్మణా బ్రహ్మణా సగం రక్షస్వ రక్షస్వ సం బ్రహ్మణా బ్రహ్మణా బ్రహ్మణా సగం సం బ్రహ్మణా వృషయస్వ వృషయస్వ బ్రహ్మణా సగం సం బ్రహ్మణా వృషయస్వ బ్రహ్మణా వృషయస్వ వృషయస్వ బ్రహ్మణా బ్రహ్మణా వృషయస్వైకతాయైకతాయ వృషయస్వ బ్రహ్మణా బ్రహ్మణా వృషయస్వైకతాయ వృషయస్వైకతాయైకతాయ వృషయస్వ వృషయస్వైకతాయ స్వాహా స్వాహైకతాయ వృషయస్వ వృషయస్వైకతాయ స్వాహాయ స్వాహా స్వాహైకతాయైకతాయ స్వాహాద్వితాయ ద్వితాయ స్వాహైకతాయైకతాయ స్వాహాద్వితాయ స్వాహాద్వితాయ ద్వితాయ స్వాహా స్వాహాద్వితాయ స్వాహా స్వాహాద్వితాయ స్వాహా స్వాహాద్వితాయ స్వాహాద్వితాయ స్వాహా స్వాహాద్వితాయ ద్వితాయ స్వాహాద్వితాయ త్రితాయ స్వాహాద్వితాయ ద్వితాయ స్వాహాద్వితాయ స్వాహాద్వితాయ త్రితాయ స్వాహా స్వాహాద్వితాయ స్వాహా స్వాహాద్వితాయ స్వాహా స్వాహాద్వితాయ స్వాహాద్వితాయ స్వాహా స్వాహాద్వితాయ త్రితాయ స్వాహా స్వాహేతి స్వాహా ఆదద ఇంద్రస్య ఇంద్రస్యేంద్రస్య దదేదద ఇంద్రస్య బాహుర్బాహురింద్రస్య దదేదద ఇంద్రస్య బాహుః ఇంద్రస్య బాహుర్బాహురింద్రస్యేంద్రస్య బాహురస్యసి బాహురింద్రస్యేంద్రస్య బాహురసి బాహురస్యసి బాహుర్బాహురసి దక్షిణో దక్షిణోసి బాహుర్బాహురసి దక్షిణః దక్షిణో దక్షిణోస్యసి దక్షిణసహస్రభృష్టిసహస్రభృష్టిర్దక్షిణోస్యసి దక్షిణసహస్రభృష్టిః దక్షిణసహస్రభృష్టిసహస్రభృష్టిర్దక్షిణో దక్షిణసహస్రభృష్టిశతతేజ శతతేజ సహస్రభృష్టిర్దక్షిణోక్షిణసహస్రభృష్టిశతతేజ సహస్రభృష్టిశతతేజ సహస్రభృష్టిశతతేజ వాజుర్వాజశతతేజ సహస్రభృష్టిసహస్రభృష్టిశతతేజ వాజు సహస్రభృష్టిరితి సహస్రభృష్టిజ వాజుర్వాజశతతేజ శతతేజ వాజురస్యసి వాజశతతేజ శతతేజ వాజురసి శతతేజ ఇతి శతతేజ వాజురస్యసి వాజుర్వాజురసి దిక్మతేజ స్తిక్మతేజ అసి వాజుర్వాజురసి దిగ్మతేజ అస్యసి దిగ్మతేజః పృథివి పృథివి దిగ్మతేజః అస్యసి దిగ్మతేజః పృథివి దిగ్మతేజః పృథివి పృథివి దిగ్మతేజః దిగ్మతేజః పృథివి దేవయజని దేవయజని పృథివి దిగ్మతేజః దిగ్మతేజః పృథివి దేవయజని దిగ్మతేజ ఇతి దిగ్మా తేజః పృథివి దేవయజని దేవయజని పృథివి పృథివి దేవయజన్యోషధ్యా ఓషధ్యా దేవయజని పృథివి పృథివి దేవయజన్యోషధ్యా దేవయజన్యోషధ్యా ఓషధ్యా దేవయజని దేవయజన్యోషధ్యా ఓషధ్యాస్తే ఓషధ్యా ఓషధ్యాస్తే మూలం మూలం త ఓషధ్యా ఓషధ్యాస్తే మూలం తే మూలం మూలంతే తే మూలం మామా మూలంతే తే మూలం మా మూలం మామా మూలం మూలం మాహిగం శిషగం హిగం శిషం మా మూలం మూలం మాహిగం శిషం మాహిగం శిషగం హిగం శిషం మామాహిగం శిషమపహతోపహతో హిగం శిషం మామాహిగోంశిషమపహతోరరుపహతోరరుపహతోరరుపహతోరరు పృథివ్యై పృథివ్యా అరరుపహతోపహతోరరు పృథివ్యై పృథివ్యై పృథివ్యా హరరు రరరు పృథివ్యై వ్రజం వ్రజం పృథివ్యా హరరు రరరు పృథివ్యై వ్రజం పృథివ్యై వ్రజం వ్రజం పృథివ్యై పృథివ్యై వ్రజం గచ్చ గచ్చ వ్రజం పృథివ్యై పృథివ్యై వ్రజం గచ్చ వ్రజం గచ్చ గచ్చ వ్రజం వ్రజం గచ్చ గోస్థానం గోస్థానం గచ్చ వ్రజం వ్రజం గచ్చ గోస్థానం గోస్థానం గోస్థానం గచ్చ గచ్చ గోస్థానం వరుషదు వరుషదు గోస్థానం గచ్చ గచ్చ గోస్థానం వరుషదు గోస్థానం వరుషదు వరుషదు గోస్థానం గోస్థానం వరుషదు ప్రధానదేవదేవ సవితః పరమస్యాం పరమస్యాగం సవితః సవితర్చేవేవ సవిత మౌగపహతో రరు రరు రపహతో మౌగపహతో రరు రపహతో

ప్రత్యుష్టా ప్రత్యుష్టా రక్షో రక్ష ప్రత్యుష్టా అరాతయోరాతయ ప్రత్యుష్టా రక్షో రక్ష ప్రత్యుష్టా అరాతయ అరాతయోరాతయ ప్రత్యుష్టా ప్రత్యుష్టా అరాతయోగ్నేరేరరాతయ ప్రత్యుష్టా ప్రత్యుష్టా అరాతయోగ్నేష్టాది ప్రతి అరాతయోగ్నేరేరరాతయోరాతయోగ్నేర్వోగ్నేరరాతయోరాతయోగ్నేర్వహ్నేర్వోగ్నేరగ్నేర్వస్తేజిష్ఠేన తేజిష్ఠేన వోగ్నేరగ్నేర్వస్తేజిష్ఠేన తేజిష్ఠేన తేజసా తేజసా తేజిష్ఠేన తేజసా తేజసా తేజిష్ఠేన తేజసా తేజిష్ఠేన తేజసా తేజసా నిర్నిష్టేజసా తేజసా నిష్టపామి తపామి నిష్టేజసా తేజసా నిష్టపామి తపామి తపామి నిర్నిష్టపామి గోష్ఠం గోష్ఠం తపామి నిర్నిష్టపామి గోష్ఠం తపామి గోష్ఠం గోష్ఠం తపామి తపామి గోష్ఠం గోష్ఠం తపామి తపామి గోష్ఠం గోష్ఠం మా గోష్ఠం గోష్ఠం మా నిర్నిర్మా గోష్ఠం గోష్ఠం మాని మా నిర్నిర్మా మా నిర్మృక్షం వృక్షం నిర్మా మా నిర్మృక్షం నిర్మృక్షం వృక్షం నిర్నిర్మృక్షం వాజినం వాజినం వృక్షం నిర్నిర్మృక్షం వాజినం వృక్షం వాజినం వాజినం వృక్షం వృక్షం వాజినం ద్వా వాజినం వృక్షం వృక్షం వాజినం ద్వా వాజినం ద్వాత్వా వాజినం వాజినం ద్వాసపత్న సాహకంసపత్న సాహం ద్వా వాజినం వాజినం ద్వాసపత్న సాహం ద్వాసపత్న సాహకంసపత్న సాహం ద్వాసపత్న ప్రాణం వాచం వాచం ప్రాణం చక్షు ప్రాణం చక్షస్ చక్షు ప్రాణం ప్రాణం చక్షు శ్రోత్రం చక్షు ప్రాణం ప్రాణం చక్షు శ్రోత్రం ప్రాణమితి ప్రాణం శ్రోత్రం చక్షుశ్రోత్రం ప్రజాగశ్రోత్రం ప్రజాం ప్రజాగశ్రోత్రజ్ఞశ్రోత్రం ప్రజాయోనియోనిం ప్రజాగశ్రోత్రజ్ఞశ్రోత్రం ప్రజాయోనిం ప్రజాయోనియోనిం ప్రజాం ప్రజాయోనిం మామాయోనిం ప్రజాం ప్రజాయోనిం మా నిర్మృక్షం వృక్షం నిర్నిర్మృక్షం వాజినీం ప్రదాను ప్రదా భూత్వాసం భూత్వాను ప్రదాను ప్రదా భూత్వాసం భూత్వాను ప్రదాను ప్రదా భూత్వాసం అనుభ్రతేత్యను భూత్వా సకం సంభూత్వా భూత్వా సన్నహ్యే నహ్యే సంభూత్వా భూత్వా సన్నహ్యే నహ్యే నహ్యే సకం సన్నహ్యే సుకృతాయ సుకృతాయ నహ్యే సకం సన్నహ్యే సుకృతాయ హే సుకృతాయ సుకృతాయ నహ్యే నహ్యే సుకృతాయ కంకగం సుకృతాయ నహ్యే నహ్యే సుకృతాయకం సుకృతాయ కంకగం సుకృతాయ సుకృతాయకం సుకృతాయేతి సుకృతాయమేకైకం ప్రదశస్వాసు ప్రదశస్సు ప్రదశస్వా వయం వయంత్రా సుప్రదశస్సు ప్రదశస్వా వయం ప్రజస ఇది సో ప్రజస వయం భయన్వా భజగం సుపత్నీ సుపత్నీ భయన్వా భజగం సుపత్నీ భజగం సుపత్నేర్భయం భజగం సుపత్నేరుపోప సుపత్నేర్భయం భజగం సుపత్నేరుప సుపత్నేరుపోప సుపత్నీ సుపత్నేరుప సేతిమసేతిమోప సుపత్నీ సుపత్నేరుప సేతిమాపత్నేమోప సేతిమాతి క్షీయమాణస్య నిర్నిరక్షీయమాణస్య తేతే క్షీయమాణస్య నిహి క్షీయమాణస్య నిర్నిర నిరక్షీరమాణస్యాక్షీరమాణస్య నిర్వపామి నిరక్షీరమాణస్యాక్షీరమాణస్య నిర్వపామి నిర్వపామి వపామి నిర్నిర్వపామి మహీనాం మహీనాం వపామి నిర్నిర్వపామి మహీనాం వామి మహీనాం మహీనాం వపామి వపామి మహీనాం వయపయో మహీనాం వపామి వపామి మహీనాం వయ మహీనాం వయపయో మహీనాం మహీనాం వయోస్యసి వయో మహీనాం మహీనాం వయోసి వయోస్యసి వయపయోషధీనామోషధీనామసి చక్షుషా పవిత్రేణ క్షిత్రేణాక్షిత్రేణ పవిత్రేణ వసో పవిత్రేణ వసోర్వసో పవిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్ సూర్యస్ వసో పవిత్రేణ పవిత్రేణ వసో సూర్యస్ సూర్యస్ సూర్యస్ వసోర్వసో సూర్యస్ రశ్మిభి రశ్మిభిర్వసోర్వసో సూర్యస్ రశ్మిభి సూర్యస్ రశ్మిభి రశ్మిభి సూర్యస్ సూర్యస్ రశ్మిభి శుక్రగో శుక్రగో రశ్మిభి సూర్యస్ సూర్యస్ రశ్మిభి శుక్రం రశ్మిభి శుక్రగో శుక్రగో రశ్మిభి రశ్మిభి శుక్రం ద్వా శుక్రగో రశ్మిభి రశ్మిభి శుక్రం ద్వారితి రశ్మి శుక్రగో శుక్రం ద్వా శుక్రాయాగో శుక్రాయా శుక్రగో శుక్రం ద్వా శుక్రాయా శుక్రాయాగో శుక్రాయాన్ ద్వా శుక్రాయాన్ ధామ్నే ధామ్నే ధామ్నే ధామ్నే శుక్రాయాన్ ద్వా శుక్రాయాన్ ధామ్నే ధామ్నే శుక్రాయాన్ ధామ్నే ధామ్నే ధామ్నే ధామ్నే శుక్రాయాగో శుక్రాయాన్ ధామ్నే ధామ్నే దేవేభ్యో దేవేభ్యో ధామ్నే ధామ్నే శుక్రాయాగో శుక్రాయాన్ ధామ్నే ధామ్నే దేవేభ్యః ధామ్నే ధామ్నే దేవేభ్యో దేవేభ్యో ధామ్నే ధామ్నే ధామ్నే ధామ్నే దేవేభ్యో యజుషే యజుషే యజుషే యజుషే దేవేభ్యో ధామ్నే ధామ్నే ధామ్నే ధామ్నే దేవేభ్యో యజుషే యజుషే ధామ్నే ధామ్న ఇది ధామ్నే దేవేభ్యో యజుషే యజుషే యజుషే యజుషే దేవేభ్యో దేవేభ్యో యజుషే యజుషే గృహామి గృహామి యజుషే యజుషే దేవేభ్యో దేవేభ్యో యజుషే యజుషే గృహామి యజుషే గృహామి గృహామి యజుషే యజుషే యజుషే యజుషే గృహామి జిగ్యోదర్ జిగ్యోదర్ గృహామి యజుషే యజుషే యజుషే యజుషే గృహామి జిగ్యోతి యజుషే యజుష ఇది యజుషే యజుషే గృహామి జిగ్యోదర్ జిగ్యోదర్ గృహామి గృహామి జిగ్యోతిస్వాత్వా జిగ్యోదర్ గృహామి గృహామి జిగ్యోతిస్వాత్వా జ్యోతిర్ జ్యోతిస్వా జ్యోతిష జ్యోతిషిత్వా జ్యోతిర్ జ్యోతిస్వా జ్యోతిషి జ్యోతిష జ్యోతిషిత్వా జ్యోతిష్యర్తి జ్యోతిషిత్వా జ్యోతిష్యర్తి జ్యోతిష్యర్తిరర్తిర్ జ్యోతిష జ్యోతిష్యర్తిస్వాత్వార్తిర్జ్యోతిష్యర్తిస్వాత్వార్తిర్యర్తిస్వాత్యర్తిస్వార్తిషి బర్హిషే బర్హిషే త్వా స్వాహ స్వాహ స్వాహ స్వాహ

ఇడ ఈడిత ఈడిత ఇడస్పరిధి పరిధిరిడ ఈడిత పరిధి ఈడిత ఈడిత ఇడ ఇడ ఈడితేంద్రస్ేడిత ఇడ ఇడ ఈడిత ఇంద్రస్ ఇంద్రస్ేంద్రస్ేడిత ఈడిత ఇంద్రస్ బాహుర్బాహురింద్రస్ేడిత ఈడిత ఇంద్రస్ బాహు ఇంద్రస్ బాహుర్బాహురింద్రస్ేంద్రస్ బాహురస్సి బాహురింద్రస్ేంద్రస్ బాహురసి బాహురస్సి బాహుర్బాహురసి దక్షిణో దక్షిణోసి బాహుర్బాహురసి దక్షిణ దక్షిణో దక్షిణోస్సి దక్షిణో యజమానస్ దక్షిణోస్సి దక్షిణో యజమానస్ దక్షిణో యజమానస్ దక్షిణో దక్షిణో యజమానస్ పరిధి పరిధిర్యజమానస్ దక్షిణో దక్షిణో యజమానస్ పరిధి యజమానస్ పరిధి పరిధిర్యజమానస్ యజమానస్ పరిధిరిడ ఇడస్ పరిధిర్యజమానస్ యజమానస్ పరిధిరిడ పరిధిరిడ ఇడస్ పరిధి పరిధిరిడ ఈడిత ఈడిత ఇడస్ పరిధి పరిధిరిడ ఈడిత పరిధిరితి పరిధి ఈడిత ఈడిత ఇడ ఇడ ఈడితో మిత్రావరుణౌ మిత్రావరుణావీడిత ఇడ ఇడ ఈడితో మిత్రావరుణౌ ఈడితో మిత్రావరుణౌ మిత్రావరుణావీడిత ఈడితో మిత్రావరుణౌ త్వాత్వా మిత్రావరుణావీడిత ఈడితో మిత్రావరుణౌ త్వావరుణౌ త్వాత్వా మిత్రావరుణౌ మిత్రావరుణౌ త్వోత్తరదౌత్తరదస్త్వా మిత్రావరుణౌ మిత్రావరుణౌ త్వోత్తరదః మిత్రావరుణావితి మిత్రావరుణౌ త్వోత్తరదౌత్తరదస్త్వాత్తరదః పరివర్యుత్తరదస్త్వాత్ పరివర్యుత్తరత ఉత్తరత పరిధత్తాం ధత్తాం పరియుత్తరత ఉత్తరత పరిధత్తాం పరిధత్తాం ధత్తాం పరిపరిధత్తాం ధ్రువేణ ధత్తాం పరిపరిధత్తాం ధ్రువేణ ధ్రువేణ ధ్రువేణ ధత్తాం ధత్తాం ధ్రువేణ ధర్మణా ధర్మణా ధ్రువేణ ధత్తాం ధత్తాం ధ్రువేణ ధర్మణా ధ్రువేణ ధర్మణా ధర్మణా ధ్రువేణ ధ్రువేణ ధర్మణా యజమానస్య యజమానస్య ధర్మణా ధ్రువేణ ధ్రువేణ ధర్మణా యజమానస్య ధర్మణా యజమానస్య యజమానస్య ధర్మణా ధర్మణా యజమానస్య పరిధి పరిధిర్యజమానస్య ధర్మణా ధర్మణా యజమానస్య పరిధి యజమానస్య పరిధి పరిధిర్యజమానస్య యజమానస్య పరిధిరిడ ఇడస్ పరిధిర్యజమానస్య యజమానస్య పరిధిరిడ పరిధిరిడ ఇడస్ పరిధి పరిధిరిడ ఈడిత ఈడిత ఇడస్ పరిధి పరిధిరిడ ఈడిత పరిధిరితి పరిధి ఈడిత ఈడిత ఇడ ఇడ ఈడిత సూర్య సూర్య ఈడిత ఇడ ఇడ ఈడిత సూర్య సూర్య సూర్య ఈడిత ఈడిత సూర్య స్వాత్వా సూర్య ఈడిత ఈడిత సూర్య స్వాత్వా సూర్య సూర్య స్వా పురస్తాత్ పురస్తాత్ సూర్య సూర్య స్వా పురస్తాత్ స్వా పురస్తాత్ పురస్తాత్ పాత్వా పురస్తాత్ పాదు పాదు పురస్తాత్ పాత్వా పురస్తాత్ పాదు పురస్తాత్ పాదు పురస్తాత్ పురస్తాత్ పాదు కస్యా కస్యా పాదు పురస్తాత్ పాదు పాదు కష్టు అభిషస్యాశ్చిచ్చిదభిషస్యాీతిహోత్రం వీతిహోత్రమభిషస్యాశ్చిచ్చిదభిషస్యా వీతిహోత్రం అభిషస్యా వీతిహోత్రం ధీమహి ధీమహి సంజుమంతం జుమంతం గవే త్వాత్వాగవే ధీమంతం బృహంతం బృహంతమగ్న ఇధీమహి ధీమశ్చగ్నే బృహంతం బృహంతం బృహంతమగ్నే బృహంతమధ్వరే బృహంతం బృహంతమధ్వరే విశో విశో అధ్వరే బృహంతం బృహంతమధ్వరే విశః ధ్వరే విశో విశో అధ్వరే అధ్వరే విశో ఇంద్రే ఇంద్రే విశో అధ్వరే అధ్వరే విశో ఇంద్రే విశో ఇంద్రే ఇంద్రే విశో విశో ఇంద్రే స్థస్థో ఇంద్రే విశే విశో ఇంద్రే స్థః స్థస్థో ఇంద్రే ఇంద్రే స్థో వసూనా వసూనాగుస్థో ఇంద్రే ఇంద్రే స్థో వసూనా ఇంద్రే వసూనాగుస్థస్థో వసూనాగో రుద్రాణాగో రుద్రాణం వసూనాగుస్థస్థో వసూనాగో రుద్రాణ వసూనాగో రుద్రాణాగో రుద్రాణం వసూనాం వసూనాగో రుద్రాణమాదిత్యానామాదిత్యానాగో రుద్రాణం వసూనాం వసూనాగో రుద్రాణమాదిత్యానామాదిత్యానాగో రుద్రాణాగో రుద్రాణమాదిత్యానాగో సదస్య సదస్యాదిత్యానాగో రుద్రాణాగో రుద్రాణమాదిత్యానాగో సదసి ఆదిత్యానాగో సదసి సదస్యాదిత్యానామాదిత్యానాగో సదసి సీత సదస్యాదిత్యానామాదిత్యానాగో సదసి సీత సదసి సీత సీత సదసి సదసి సీతీత సదసి సదసి సీతజుః జుహోర్జుహోసీత సీత జుహోరుపభృత బభృజుహోసీత సీత జుహోరుపభృత జుహోరుపభృత బభృజుహోర్జుహోరుపభృధ్రువాధ్రువోపభృజుహోర్జుహోరుపభృధ్రువాధ్రువోపభృత బభృధ్రువాస్యసిద్ధ్రువో బభృగపభృధ్రువాసి బభృదిత్యుపభృత ధ్రువాస్యసిద్ధ్రువాధ్రువాసి ఘృతాచి ఘృతాస్యసి ధ్రువాధ్రువాసి ఘృతాచి ఘృతాచి ఘృతాచ్యసి ఘృతాచీ ఘృతాచీ నామ్నా ప్రియేణ ప్రియేణ నామ్నా ఘృతాచీ ఘృతాచీ నామ్నా ప్రియేణ నామ్నా ప్రియేణ ప్రియేణ నామ్నా నామ్నా ప్రియేణ నామ్నా నామ్నా ప్రియేణ నామ్నా నామ్నా ప్రియేణ నామ్నా ప్రియేణ నామ్నా నామ్నా ప్రియేణ ప్రియేణ నామ్నా ప్రియే ప్రియే నామ్నా ప్రియేణ ప్రియేణ నామ్నా ప్రియే నామ్నా ప్రియే ప్రియే నామ్నా నామ్నా ప్రియే సదసి సదసి ప్రియే నామ్నా నామ్నా ప్రియే సదసి ప్రియే సదసి సదసి ప్రియే ప్రియే సదసి సీత సీత సదసి ప్రియే ప్రియే సదసి సీత సదసి సీత సీత సదసి సదసి సీత ఏతాశ్రీత సదసి సదసి సీత సీత ఏతాశ్రీత సీత అసదన్న సదన్నేతాశ్రీత సీత అసదన్ ఏత అసదన్న సదన్నేత ఏత అసదన్ సుకృతస్య సుకృతస్య సదన్నేత ఏత అసదన్ సుకృతస్య సుకృతస్య సదన్న సదన్ సుకృతస్య లోకే లోకే సుకృతస్య సదన్న సదన్ సుకృతస్య లోకే సుకృతస్య లోకే లోకే సుకృతస్య సుకృతస్య లోకేతాస్త లోకే సుకృతస్య సుకృతస్య లోకేతాస్తేతి సుకృతస్య లోకేతాస్త లోకే లోకేతా విష్ణో విష్ణోత లోకే లోకేతా విష్ణో విష్ణో విష్ణోతాస్త విష్ణో బాహి బాహి విష్ణోతాస్త విష్ణో బాహి విష్ణో బాహి బాహి విష్ణో విష్ణో బాహి బాహి బాహి బాహి విష్ణో విష్ణో బాహి బాహి విష్ణో ఇది విష్ణో బాహి బాహి బాహి బాహి బాహి బాహి యజ్ఞం యజ్ఞం బాహి బాహి బాహి బాహి యజ్ఞం బాహి యజ్ఞం యజ్ఞం బాహి బాహి యజ్ఞం బాహి బాహి యజ్ఞం బాహి బాహి యజ్ఞం బాహి యజ్ఞం బాహి బాహి యజ్ఞం యజ్ఞం బాహి యజ్ఞపతి యజ్ఞపతి బాహి యజ్ఞం యజ్ఞం బాహి యజ్ఞపతి బాహి యజ్ఞపతి యజ్ఞపతి బాహి బాహి యజ్ఞపతి బాహి బాహి యజ్ఞపతి బాహి బాహి యజ్ఞపతి బాహి యజ్ఞపతి బాహి బాహి యజ్ఞపతి యజ్ఞపతి బాహి మాం మాం బాహి యజ్ఞపతి యజ్ఞపతి బాహి మాం యజ్ఞపతిమితి యజ్ఞ బాహి మాం మాం బాహి బాహి మాం యజ్ఞనియం యజ్ఞనియం మాం బాహి బాహి మాం యజ్ఞనియం మాం యజ్ఞనియం యజ్ఞనియం మాం మాం యజ్ఞనియం యజ్ఞనియమియం భువనమస్యసి భువనం భువనమసి దివ్యసి భువనం భువనమసి విప్రథస్వ ప్రథస్వ్యసి విప్రథస్వ ప్రథస్వ ప్రథస్వ విప్రథస్వాగ్నే ప్రథస్వ విప్రథస్వాగ్నే స్వాగ్నే ప్రథస్వ ప్రథస్వాగ్నేయష్టర్యష్టరగ్నే ప్రథస్వ ప్రథస్వాగ్నేయష్టరగ్నేయష్టరిదమిదంజ్ఞష్టరగ్నేయష్టరిదమిదంజ్ఞష్టరిదం నమో నమ ఇదం నమో నమ ఇదమిదం నమ నమస్వాజుహుజుఃేహి ఉపభృదోపభృదేహి ఉపభృదిత్యుపభృత బృహద్భా పాహి పాహి భాభా పాహి మా పాహి భాభా పాహి పాహి మా పాహి పాహి మాగ్నే మా పాహి పాహి మాగ్నే మామాగ్నే దుశ్చరిత దుశ్చరితాదిగ్నే మామాగ్నే దుశ్చరితాదుగ్నే ఆదిత్యేభ్య ఆదిత్యేభ్య స్వాక్తమక్తం ఆదిత్యేభ్య స్వాక్తం స్వాక్తమక్తం రిహాణా వియంతు వియంతు రిహాణా అర్థమత్తగం రిహాణా వియంతు రిహాణా వియంతు వయో వియంతు వియంతు వయోనియోనిం ప్రజాం ప్రజాన్యోనిం మామాయోనిం ప్రజాం ప్రజాన్యోనిం మామిది ప్రజాయోనిం మామాయోనియోనిం మా నిర్నిర్మాయోనియోనిం మాని నిర్నిర్మామానిర్మృక్షం వృక్షం నిర్మామానిర్మృక్షం నిర్మృక్షం వృక్షం నిర్నిర్మృక్షమా వృక్షం నిర్నిర్మృక్షమా క్షమా వృక్షం వృక్షమాప్యాయంతామ్యాయంతమా వృక్షం వృక్షమాప్యాయంతమాప్యాయంతమాప ఆపస్యాయంతమాప్యాయంతమాప ఆపస్యాయంతమ్యాయంతమాప ఔషధయ ఔషధయ ఆపస్యాయంతమ్యాయంతమాప ఔషధయ ఆప ఔషధయ ఔషధయ ఆప ఆప ఔషధయో మరుతాం మరుతామోషధయ ఆప ఆప ఔషధయో మరుతాం ఔషధయో మరుతాం మరుతామోషధయ ఔషధయో మరుతాం వృషతయ పృషతయో మరుతామోషధయ ఔషధయో మరుతాం పృషతయ మరుతాం పృషతయ పృషతయో మరుతాం మరుతాం పృషతయస్థస్థ పృషతయో మరుతాం మరుతాం పృషతయస్థ పృషతయస్థస్థ పృషతయ పృషతయస్థ దివం దివగ్నస్థ పృషతయ పృషతయస్థ దివం అదివం దివగ్నస్థస్థ దివం గచ్చ గచ్చ దివగ్నస్థస్థ దివం గచ్చ గచ్చ గచ్చ దివం దివం గచ్చతస్తతో గచ్చ దివం దివం గచ్చతస్తతో గచ్చ గచ్చతో నోనస్తతో గచ్చ గచ్చతో నః నోనస్తతస్తతో నో వృష్టిం వృష్టిర్నస్తతస్తతో నో వృష్టిం నో వృష్టిం వృష్టిర్నో నో వృష్టిమా వృష్టిర్నో నో వృష్టిమా వృష్టిమా వృష్టిం వృష్టిమేర ఏరయ వా వృష్టిం వృష్టిమేరయ ఏరజేరేరయేరయా యుష్ప అగ్నేభ్య ఆయుష్ప ఆయుష్ప అగ్నేర్చ్యగ్న ఆయుష్ప ఆయుష్ప అగ్నేసి ఆయుష్ప ఆయుర్మే మహాజురాజుర్మే పాహి పాహి మహాజురాజుర్మే పాహి పాహి పాహి మే పాహి చక్షుష్పాశ్చక్షుష్పాహి పాహి చక్షుష్పాహి చక్షుష్పాశ్చక్షుష్పాః పాహి పాహి చక్షుష్పా అగ్నే చక్షుష్పాః పాహి పాహి చక్షుష్పా అగ్నే చక్షుర్మే మే చక్షరస్య చక్షుర్మే మే చక్షుర్మే పాహి పాహి మే చక్షుర్మే పాహి మే పాహి పాహి మే మే పాహి ధ్రువా ధ్రువా పాహి మే మే పాహి ధ్రువా పాహి ధ్రువా ధ్రువా పాహి పాహి ధ్రువాస్తి ధ్రువా పాహి పాహి ధ్రువాసి ధ్రువాస్య ధ్రువా ధ్రువాసి యమసి ధ్రువా ధ్రువాసి యంబరిధిం పరిధిం యం పరిధిం పర్యధత్థా పర్యధత్థా పరిధిం యం పరిధిం పర్యధత్థా పణిభిర్దేవదేవపణిభిర్వీయమానో వీయమానః పణిభిర్దేవదేవ పణిభిర్వీయమానః పణిభిర్వీయమానో వీయమానః పణిభిః పణిభిర్వీయమానః పణిభిరితి పణిభిః వీయమాన ఇది వీయమానః తంతేతంతంత ఏతమేతంతేతంతంత ఏతం ఏతమేతంతేత ఏతమన్వన్వేతంతేత ఏతమను ఏతమన్వన్వేతమేతమనుజోషం జోషమన్వేతమేతమనుజోషం అనుజోషం జోషమన్వనుజోషం భరామి భరామి జోషమన్వనుజోషం భరామి జోషం భరామి భరామి జోషం జోషం భరామి నన భరామి జోషం జోషం భరామి నా భరామి నన భరామి భరామి నే దిన్న భరామి భరామి నే దిన్న నే దేశ ఏష ఇన్ననే దేశ దేశ ఏష ఇది దేశత్వత్ దేశ ఇది దేశత్వత్ దేశత్వత్వ దేశ ఏష పదపచేత జాత అపచేత జాతయిత్వ దేశ ఏష పదపచేత జాతయి అపచేత జాత అపచేత జాతయిత్వత్పదపచేత జాతయి యజ్ఞస్య యజ్ఞస్యాపచేత జాతయిత్వత్పదపచేత జాతయి యజ్ఞస్యాపచేత జాతయి యజ్ఞస్య యజ్ఞస్యాపచేత జాత అపచేత జాతయి యజ్ఞస్య పాదః పాసో యజ్ఞస్యాపచేత జాత అపచేత జాతయి యజ్ఞస్య పాసః అపచేత జాత ఇత్యపచేత జాతయి యజ్ఞస్య పాదః పాసో యజ్ఞస్య యజ్ఞస్య పాద ఉపోపపాసో యజ్ఞస్య యజ్ఞస్య పాద

దృష్ట్యై పాహి పాహి దృష్ట్యై దృష్ట్యై పాహి దురత్మన్యై దురత్మన్యై పాహి దృష్ట్యై దృష్ట్యై పాహి దురత్మన్యై పాహి దురత్మన్యై దురత్మన్యై పాహి పాహి దురత్మన్యై పాహి పాహి దురత్మన్యై పాహి పాహి దురత్మన్యై పాహి దురత్మన్యై పాహి పాహి దురత్మన్యై దురత్మన్యై పాహి దుశ్చరితాశ్చరితాత్ పాహి దురత్మన్యై దురత్మన్యై పాహి దుశ్చరితాత్మన్యా అత్మన్యై పాహి దుశ్చరితాత్ దుశ్చరితాత్ పాహి పాహి దుశ్చరితాదవి సమవిషం దుశ్చరితాత్ పాహి పాహి దుశ్చరితాదవి దుశ్చరితాదవి సమవిషం దుశ్చరితాత్ దుశ్చరితాదవి సన్నో నో విషం దుశ్చరితాత్ దుశ్చరితాదవి సన్నరితాది చరితాత్ అవిషన్నో నో విషమవిషన్న పితుం వితున్నో విషమవిషన్న పితుం పితుం వితున్నో నృతుం కృణు కృణు పితున్నో నృతుం కృణు పితుం కృణు కృణు పితుం పితుం కృణు సుషదా సుషదా కృణు పితుం పితుం కృణు సుషదా సుషదా సుషదా కృణు కృణు సుషదా యోని యోనిగు సుషదా కృణు కృణు సుషదా యోని సుషదా యోని యోనిగు సుషదా సుషదా యోని స్వాహ స్వాహ యోనిగు సుషదా సుషదా యోని స్వాహ దేతి సుస్తదా యోని స్వాహ స్వాహ యోని యోని స్వాహ దేవా దేవా స్వాహ యోని యోని స్వాహ దేవా స్వాహ దేవా దేవా స్వాహ స్వాహ దేవా గాతు విదో గాతు విదో దేవా స్వాహ స్వాహ దేవా గాతు విదో దేవా గాతు విదో గాతు విదో దేవా దేవా గాతు విదో గాతుం గాతుం గాతు విదో దేవా దేవా గాతు విదో గాతుం గాతు విదో గాతుం గాతుం గాతు విదో గాతు విదో గాతుం విత్వా విత్వా గాతుం గాతు విదో గాతు విదో గాతుం విత్వా గాతు విద ఇతి గాతు గాతుం విత్వా విత్వా గాతుం గాతుం విత్వా గాతుం గాతుం విత్వా గాతుం గాతుం విత్వా గాతుం విత్వా గాతుం గాతుం విత్వా విత్వా గాతుమితేత గాతుం విత్వా విత్వా గాతుమిత గాతుమితేత గాతుం గాతుమి తమన సోమన స ఇత గాతుం గాతుమి తమన సహ తమన సోమన సహితే తమన సస్పదే పదే మన సలితే తమన సస్పదే సస్పదే పదే మన సోమన సస్పత ఇమమిమం పదే మన సోమన సస్పత ఇమం ఇమమిమం పదే పద యమన్నో దైవం పదే పద యమన్న మన్నో న ఇమమిమన్నో దేవదేవన ఇమమిమన్నో దేవా నో దేవదేవనో నో దేవదేవేషు దేవేషు దేవనో నో దేవదేవేషు దేవదేవేషు దేవేషు దేవదేవ దేవేషు యజ్ఞం యజ్ఞం దేవేషు దేవదేవ దేవేషు యజ్ఞం దేవేషు యజ్ఞం యజ్ఞం దేవేషు దేవేషు యజ్ఞ స్వాహ స్వాహ యజ్ఞం దేవేషు దేవేషు యజ్ఞ స్వాహ స్వాహ స్వాహ యజ్ఞం యజ్ఞ స్వాహ వాచి వాచి స్వాహ యజ్ఞం యజ్ఞ స్వాహ వాచి స్వాహ వాచి వాచి స్వాహ స్వాహ వాచి స్వాహ స్వాహ వాచి స్వాహ స్వాహ వాచి స్వాహ స్వాహ స్వాహ వాచి వాచి స్వాహ వాతే వాతే స్వాహ వాచి వాచి స్వాహ వాతే స్వాహ వాతే వాతే స్వాహ స్వాహ వాతే ధా వాతే స్వాహ స్వాహ వాతే ధా వాతే వాతే ధా ఇది ధా వాం వామభో భావామింద్రాగ్ని ఇంద్రాగ్ని వామభో భావామింద్రాగ్ని ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని వాం వామింద్రాగ్ని ఆహువధ్య ఆహువధ్య ఇంద్రాగ్ని వాం వామింద్రాగ్ని ఆహువధ్యై ఇంద్రాగ్ని ఆహువధ్య ఆహువధ్య ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని ఆహువధ్య ఉభో ఆహువధ్య ఇంద్రాగ్ని ఇంద్రాగ్ని ఆహువధ్య ఉభాగ్ని ఇంద్రాగ్ని ఆహువధ్య ఉభో బాహువధ్య ఆహువధ్య ఉభారాధసో రాధస ఉభాహువధ్య ఆహువధ్య ఉభారాధసారాధసో రాధస ఉభో భారాధస సహ సహ రాధస ఉభో భారాధస సహ రాధస సహ సహ రాధసో రాధస సహ మాదయ్యై మాదయ్యై సహ రాధసో రాధస సహ మాదయ్యై సహ మాదయ్యై మాదయ్యై సహ సహ మాదయ్యై మాదయ్యై ఉభో భాదాతారా విషామిషాం దాతారా ఉభో భాదాతారా విషాం దాతారా విషామిషాం దాతారు దాతారా విషాగుమర ఈనాగుమర ఈనామిషాం దాతారు దాతారా విషాగుమర ఈనాగుమర ఈనాగుమర ఈనామిషామిషాగుమర ఈనాముభో భార ఈనామిషామిషాగుమర ఈనాముభాభో భార ఈనాగుమర ఈనాముభా వాజస్య వాజస్యో భార ఈనాగుమర ఈనాముభా వాజస్య వాజస్య వాజస్యో భో భావాజస్య సాతలే సాతలే వాజస్యో భో భావాజస్య సాతలే సాతలే వాజస్య వాజస్య సాతలే హువే హువే సాతలే వాజస్య వాజస్య సాతలే హువే సాతలే హువే హువే సాతలే సాతలే హువే వాం వాగు హువే సాతలే సాతలే హువే వాం హువే వాం వాగు హువే హువే వామితి వాశ్రవకం హిశ్వశ్రవమశ్రవకం హి భూరిదావత్తరా భూరిదావత్తరా హ్యశ్రవమశ్రవకం హి భూరిదావత్తరా భూరిదావత్తరా భూరిదావత్తరా హి భూరిదావత్తరా వాం భూరిదావత్తరా హి భూరిదావత్తరా వాం వాం భూరిదావత్తరా భూరిదావత్తరా వాం విజా మాతుర్విజా మాతుర్వాం భూరిదావత్తరా భూరిదా భూరిదావత్తరేతి భూరిదావతుర్వాంజామాతుర్వాంజామాతుర్తోత విజామాతుర్వాంజామాతుర్తోత ఉషతే పథస్పతే పథస్పతే పథస్పతే పథస్పతే రథగం రథం పదే పథస్పతే రథం పదే రథగం రథం పదే పదే రథన్న రథం పదే పదే రథన్న రథగోరసన్నవాచసాతజే వాచసాతజేన రథగోరసన్న వాచసాతజే వాచసాతజే వాచసాతజేన వాచసాతజే పూషన్ పూషన్ కామేన కామేన వచస్యా పరిపతిం పరిపతిం వచస్యా కామేన కామేన కామేన వచస్యా కామేన కృతః కామేన వచస్యా వచస్యా కామేన కృతః కామేన కృతః కామేన కామేన కృతో అభ్యభికృతః కామేన కామేన కృతో అభ్యభికృతః అభ్యానడానడభికృతః కృతో అభ్యానడో అభ్యానడానడభ్యా అభ్యానడర్కమర్కమానడభ్యా అభ్యానడర్కం ఆనడర్కమర్కమానడానడర్కం నిత్యర్కం మనో నస్సనో రాసత్రాసన్ నస్సనో రాసదు మృడయంతో పారయ పారయానవ్యో అస్మానస్మాన్నవ్య పారయ పారయానవ్యో అస్మానవ్య కృష్ణయజుర్వేద తైత్రీయ శాఖాయాం ప్రథమకాండే ప్రథమ ప్రపాఠకస్య ఘనపారాయణ సమాప్తః.